ఉపాసనపై మనకి విజయం లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఉండేప్పటికీ ఇంకా నీరసంగా ఉంది, ఆకలిగా ఉంది, ఎవరో దోషులు తయారు చేస్తున్నారు పక్కనే. పైగా సలహా కూడా చెప్తారు, ఎప్పుడు ఉండే ఏకాదశి, ఏకాదశి ఎక్కడికి పోదాయా, నువ్వు 2 వారాలు ఆగాయంటే మళ్ళీ వస్తుంది నీ ఏకాదశి, నీకు ఎప్పుడు ఉండిదే, దోష అస్తమానం లభించదు, సో లెట్ అస్ హ్యావ్ ఏ గో అట్ ఇట్ అని సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేస్తే మనస్సుకి అనిపిస్తుంది నిజమే, ఈ ఆకలితో ఇలా మలమల మాడి బదులు ఆ దోశలో 4 తింటే బాగా ఉంటుందని అనిపిస్తుంది. నౌ విల్ యూ, కెన్ యూ విన్ అగెన్స్ట్ యువర్ ఓన్ మైండ్ ఆత్మ? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మనం కట్టుబడి ఉండాలా అక్కర్లేదా అని మనం అనుకుని, నౌ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ వెదర్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ ఆర్ నాట్. సపోజ్ దీనికి లొంగిపోయారనుకోండి, మీరు జీవితంలో ఎటువంటి నిష్ఠని మీరు సాధించలేరు. 2 అయ్యేపటికి ఇంకా చాలే అని చెప్పేసి వెళ్ళి భోజనం చేసాక వచ్చారనుకోండి, రేపు పొద్దున్న సన్యాసం తీసుకుని ఋషికేశ్ వెళ్తారు, వీడు సన్యాసాన్ని ఏమోద్ధరిస్తాడు? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏనాడు స్వధర్మాన్ని సరిగ్గా పాలించలేదు, ఎక్కడికక్కడికే కాంప్రమైజు, లంచం తీసుకునే దగ్గర కాంప్రమైజే, ట్యాక్స్ కట్టడం దగ్గర కాంప్రమైజే, వ్రతనిష్ట దగ్గర కాంప్రమైజే, అన్ని కాంప్రమైజ్లే, సన్యాసంలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కాంప్రమైజ్ మొదలు పెట్టకుండా ఉంటాడా? గురువుగారు ఏమని చెప్తారంటే, రాత్రి తెల్లవారులు గాయత్రీ జపం చేయమంటారు అని చెప్పి ఆయన వెళ్ళి పడుకుంటారు. ఆయన ఆయన నిద్రపోతారు, ఆయన 11-10 ఆయన వెళ్ళి పడుకోగానే వీడు పడుకుంటాడు, పడుకుని ఆయన వచ్చి ముందు లేస్తాడు, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటాడు. తీసుకుని ఇంకా అక్కడి నుంచి అన్నీ కాంప్రమైజ్లే, ఎవ్రీ స్టేజ్ కాంప్రమైజ్, అది పద్ధతి ఎలా అవుతుంది. కాబట్టి నీవున్న స్థితిలో నీ ధర్మాన్ని నీవు అనుష్ఠించి ఆ తర్వాత సన్యాసం గురించి మాట్లాడాలి. కాబట్టి నీ పరిస్థితి ప్రకారం ఇది ధర్మయుద్ధము, నీవు క్షత్రియుడవు, కనుక నీకు నీ డ్యూటీ చేయటమే శ్రేయస్కరము. ధర్మము అంటే ధారణాధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజాహ అని ధర్మానికి నిర్వచనం స్మృతికారులు చెప్పారు. ధరతీతి ధర్మ, వ్యవస్థను నిలబెట్టేదానికి ధర్మము అని పేరు. కుటుంబ వ్యవస్థ ఉంటుంది, భార్యాభర్త పిల్లలు ఉంటారు, ఒక కుటుంబ వ్యవస్థ. కొన్ని కుటుంబాలు తక్కువ రిసోర్సెస్ తోటి చాలా ప్రశాంతంగా ఆనందంగా నడిచిపోతూ ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో రిసోర్సెస్ నిండా ఉంటాయి కానీ సుఖశాంతులు ఉండవు. దానికి కారణం ఎక్కడొస్తుందంటే, ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, స్వధర్మనిష్ట దగ్గర వస్తుంది ఇబ్బంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త ఉన్నారనుకోండి, దీంట్లో ఎవడో ఒకళ్ళు ధనం సంపాదించడం, ఇంకొకళ్ళు గృహాన్ని నిర్వహించటం. గృహాన్ని నిర్వహించటం కూడా ఒక జాబ్, అది కేవలం ఆఫీస్కి వెళ్ళి కాగితాలు నలుపు చేసి వస్తేనే ఉద్యోగం అనుకోకూడదు. ఉద్యోగము అంటే ఉత్ యోగము, గొప్ప యోగము ఉద్యోగము. ఇంట్లో గృహాన్ని నిర్వహించడం కూడా ఉద్యోగం. నేను అమెరికాలో చాలామందిని చూశాను, మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు డాక్టర్లు, బాగా డాక్టర్ అంటే బాగా మంచి పొజిషన్లో ఉంటారు. ఆమె లేడీ డాక్టరు, భర్త డాక్టరు, వాళ్ళకి 2 పిల్లలు జన్మిస్తారు. ఆవిడ వెంటనే ఏం చేస్తుందంటే, షీ విత్డ్రాస్ ఫ్రమ్ ది ప్రొఫెషన్, ఉద్యోగం మానేస్తుంది, ఉద్యోగం రిజైన్ చేసేస్తుంది, ఇంటి దగ్గర ఉంటుంది, పిల్లల్ని పెంచుతుంది. నేను ఎంతోమందిని ఎరుగుతున్నా అలాగే, ఆ పిల్లలకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేదాకా పెంచుతుంది. ఇంకా వాళ్ళ స్నానం వాళ్ళు చేసేసి వాళ్ళ బట్టలు అన్నీ సర్దేసుకుని పుస్తకాలు చదువుకుని వాళ్ళంతా వాళ్ళ స్కూల్కు వెళ్ళిపోయి లెవెల్ దాకా 10 ఏళ్ళ దాకా పెంచేసి ఆ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ కోర్సో ఏదో చేసి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సో మెనీ పీపుల్. వై దే డూ దట్? నేను ఈ మధ్యన ముందు లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాసెస్ కండక్ట్ చేసిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, బోత్ ఆర్ డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. ఆ లేడీ షీ రిజైన్డ్ ఫ్రమ్ జాబ్ ప్రెసెంట్లీ, ఎందుకని వాళ్ళకి 2 మగపిల్లలు ఉన్నారు, ఒకడు 7 ఏళ్ళవాడు, ఒకడు 5 ఏళ్ళవాడు. సో వీళ్ళు వచ్చారో 10 ఏళ్ళో 11 ఏళ్ళో వచ్చేదాకా అనదర్ 3-4 ఇయర్స్ నో జాబ్, ఆ తర్వాత మళ్ళీ జాబ్ చేస్తారు. దీని అర్థం ఏంటి? సో ఇంట్లో పిల్లల్ని సాకి వాళ్ళని పెద్ద చేయటం కూడా ఇట్స్ ఎ జాబ్. ఆ సత్యాన్ని భర్త కూడా గుర్తించాల్సి ఉంటుంది, ఇట్స్ ఎ జాబ్. అదేమీ యూస్లెస్ జాబ్ యూస్లెస్ థింగ్ ఏం కాదు, ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తేనే తెలివితేటలు కాదు. కాబట్టి ఆ విధంగా గృహంలో మన కర్తవ్యం ఏమిటి అని ఎవళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తుంటే ఆ కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. సపోజ్ భార్యాభర్త ఇద్దరూ కలిసి పిల్లల్ని అయితే కన్నారు కానీ వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా పిల్లల విషయంలో వాళ్ళని ఆయాలకి వాళ్ళకి బేబీ సిట్టర్స్కి వదిలిపెట్టేసి వీళ్ళు కనుక సమాజంలో ఉండేటువంటి ధనానికి పొజిషన్కి స్టేటస్కి ప్రాధాన్యాన్ని ఇచ్చి కొంతమంది ఏమంటారంటే మా సర్వీస్ దెబ్బతింటుందండి సెలవు పెడితే ఆయన సర్వీస్ సెలవు పెట్టరు సర్వీస్ ఏం చేసుకుంటారు. సో ఇలాగ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉండవు. ఎనీవే మీకు యు నో బెటర్ దెన్ మీ ఆల్ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. స్వధర్మము ఏదో దానిని విడవరాదు. నేను ఆశ్రమంలో కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చి స్వామీజీ నేను మీతోటే ఉంటాను మీకు వండి పెడుతూ ఉంటాను అని చెప్పాను. అంటే నేనున్నాను మరి అమ్మా మీ ఆమెకి భర్తను ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ భర్త ఉన్నారు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ మాట ఏమిటి అంటే వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మీకు నేను వండి మీకు చక్కగా మీకు సౌకర్యంగా చేసి పెడతాను. మీరున్న 3 నెలలు నేను కూడా ఇక్కడ ఉండి కిచెన్లో వండి పెట్టి మీకు నేను ఏర్పాటు చేస్తాను. అంటే అమ్మా మీరు ఆ మాట ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంక చెప్పడం అసలు అలాంటి ఐడియా మీకు రానేకూడదు. ఎందుకంటే స్త్రీకి పాతివ్రత్యం కంటే వేదాంతం గొప్పది కాదు. పాతివ్రత్యాన్ని మీరేమో ప్రక్కన పెట్టేసి ఇంకా అక్కడి నుంచి ఆత్మ బ్రహ్మ అంటూ దట్ వోంట్ వర్క్. నేను ఇదే చెప్పాను రియల్లీ. నేను పాఠంలోనూ చెప్తూ ఉంటాను ఇలాగా, తర్వాత వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చెప్పాను. కాబట్టి మీ డ్యూటీ ఏమిటంటే మీరు మీరు చెప్పండి నాకు ఎప్పుడు వెళ్తున్నారు ఇంటికి అంటే చెప్పండి మీరు ఎప్పుడు వెళ్ళమంటారు. ఇవాళ సాయంకాలం క్లాస్ అయిపోతే అక్కడికి క్యాంప్ అయిపోతుంది కాబట్టి ఇవాళ సాయంకాలం క్లాస్ అయిపోతుంది క్యాంప్ అయిపోతుంది. మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారా? అవును స్వామీజీ సాయంకాలం వస్తున్నారు. ఆయనతో ఈవేళ సాయంకాలమే మీరు వెళ్ళిపోండి. మరి నా భోజనం, మీరు నా భోజనం గురించి చింత చేయద్దు. నాకు భోజనం పెట్టి వాళ్ళు ఇంకా ఎవరో ఉంటారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టండి, అది మీ డ్యూటీ అని నేను చెప్పాను. నిజంగా ప్లీజ్ బిలీవ్. కాబట్టి ఎప్పుడూ కూడా కొంతమంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న ఆయన ఓ మహాత్ముడు ఏదో సుందరకాండ పాఠం చెప్తుంటే ఆ మహాత్ముడు వెంట తిరగడం ప్రారంభించాడు. ఎప్పుడో కనపడితే ఏమిటో ఇక్కడ ఉన్నావు నీ ఉద్యోగం మాట ఏమిటంటే సెలవు పెట్టేశానండి లాంగ్ లీవ్ పెట్టేశాను. చాలా తప్పది. రామాయణం విన్నందుకు నువ్వు చేయాల్సిందేమిటి? లాంగ్ లీవ్ పెట్టేసి ఆయన చుట్టూ తిరుగుతూ ఉండడమా? నీ భార్య ఎక్కడ ఉన్నది, పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఊళ్ళోనే హైదరాబాద్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి జీతం ఏమొస్తుందంటే సగం జీతం వస్తుంది. వాట్ ఈస్ దిస్? మరి నీ కెరియర్ ఏమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఈయన వెనకాల తిరుగుతూ ఉంటే ఆయన జోలు పట్టుకుని నువ్వు కూడా వెనకాల తిరగడం, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, రాంగ్ ఇట్ ఈస్. అసలు నేను అంటాను కొంతమంది మహాత్ములు గృహస్థులను తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారో తప్పంటాను. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకూడదు. మీ డ్యూటీ మీరు చేయండి. మీరు నాకు ఇవ్వాల్సిన సేవ ఏదో మీరు చేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీ మీ డ్యూటీ మీరు చేయండి. అంతేగాని ఇలా గడప మీద వాటంలాగా ఇటు గృహస్థ కాదు అటు సన్యాసి కాదన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. బీఏ గృహస్థ. కాబట్టి స్వధర్మము, ఇది గీత యొక్క నిరూపణ ఇలాగే ఉంటుంది. సన్యాసం తీసుకునే వరకు మీ ధర్మాలన్నింటినీ మీరు చేయాల్సిందే. సన్యాసం తీసుకున్న తర్వాత మీ ధర్మాలను మీరు చేయకూడదు. మొన్న ఒక స్వామి హోమం చేస్తున్నారు, ఆయనే కూర్చుని హోమం చేస్తున్నారు. సరే ఇక్కడ కాకినాడ, సరే కానీ ఆయన చేసేది ఆయన చేసుకుంటున్నారు, నేను అనుకోకుండా చూడడం తటస్థించింది. మామూలుగా నేను అక్కడ ఉన్నాను, ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం తటస్థపడింది. ఆయన నన్ను దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి ప్రేమతోటే పిలిచారు. బిల్వ హోమం చేస్తున్నారు. బిల్వ హోమం అని ఏదో ఒకటి ఉంది, అంటే బిల్వ పత్రములు అంటే మారేడు పత్రాన్ని కరిగిన నేతిలో ముంచి హోమం చేయటం, ఆ మంత్రం చెప్పి హోమం చేయటం. నేను వెళ్ళగానే ఆయన ఏం చేశారు, చక్కటి బిల్వపత్రాల్లో గల నేను స్వామిని కదా పెద్దవాడిని ఒక మర్యాద ఉన్న బిల్వపత్రాల్లో గల ఏరి మంచి అందమైన బిల్వపత్రం ట్రైఫోలియేట్ 3 ఆకులు ఉన్నది ఒకటి తీసి నిండా హోమ ఆజ్యంలో ముంచి నా చేతికిచ్చి చేయండి స్వామీజీ అన్నారు. అంటే హీఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు మీ. దట్ ఈస్ హీజ్ అప్రోచ్. అంటే నేను చెప్పాను సరే అండి, నేను ఆ పత్రం తీసుకోలేదు. హీ వాజ్ ఆఫరింగ్, ఐ రిఫ్యూజ్ టు టేక్ ఇట్. ఎందుకని మీరు ఎందుకు తీసుకోరు, నేను ఇస్తున్నాను కదా అంటే నో. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే నేను హోమం చేయను. వై అంటే నేను సన్యాసంలో హోమ చేసే పరిస్థితి కాదు. ఒక ద్రవ్యాన్ని తీసి అగ్నిలో వేయటం అనేది అది సన్యాస హోమం చేయటం స్వాహాలు ఇవన్నీ సన్యాస లక్షణం కాదు. మా సంప్రదాయం అలా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ డూ. ఐఎమ్ నాట్ గోయింగ్, హీఈస్ ఆల్రెడీ డూయింగ్. నేను కొత్తగా చెప్పేది ఏంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. కాబట్టి స్వధర్మము అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి, గృహస్థు హోమం చేయాల్సి వచ్చిన సందర్భం వస్తే హోమం చేయాల్సి ఉంటుంది, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆ సందర్భంలో గృహస్థు ఉన్నప్పుడు హీ హాస్ టు డూ. కాబట్టి హోమం చేయటం ధర్మమా చేయకపోవడం ధర్మమా అంటే అలా ఉండదు ధర్మం, ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంది. గృహస్థస్య ధర్మ క్షత్రియస్య అనే పదం ఉంది, అందుకోసం చెప్తాను. ఆయన యుద్ధం చేయడం ధర్మం అంటలేదు, క్షత్రియునకి ధర్మబద్ధమైన యుద్ధము చేయుట తప్పనిసరి అని అంటున్నాడు. రెండు విశేషణాలు, క్షత్రియునికి, క్షత్రియుడు కానివాడికి అక్కర్లా. తర్వాత ధర్మ్యమైన యుద్ధము. కాబట్టి శ్రీకృష్ణుడు ఏదో రక్తపాతాన్ని ప్రోత్సహించేటటువంటి ఈ నింద ఏదైతే కలదో అది సుతరాము తప్పు. కాబట్టి నీ కర్తవ్యం ఇది, నువ్వు చేసి తీరవలసిందే. సో ఎవళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేయలేదనుకోండి, సమాజము కుప్ప కూలిపోతుంది. ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతి ప్రజా. సమాజాన్నంతని కూడా ఒక వర్కబుల్ ప్రాస్పరస్ సొసైటీగా నిలబెట్టేది ఏమిటంటే ధర్మము. ఆ ధర్మంలో టీచర్స్ షుడ్ టీచ్, ఫైనాన్స్ పీపుల్ షుడ్ అండర్టేక్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, అండ్ పోలీస్ అండ్ ఆర్మీ షుడ్ డూ దేర్ డ్యూటీ. డ్యూటీలు కొన్ని ఒకప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అన్ప్లెజెంట్గా ఉంటాయి, అదే అన్నే మరి రాగద్వేషాలు అంటారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారంటే నన్ను ఆ సెక్షన్లో వేస్తే నేను వెళ్తాను లేకపోతే వెళ్ళనంట, వీడే ఛాయిస్. నన్ను మీరు కాస్ట్ అండ్ బడ్జెట్ సెక్షన్లో వేయండి, ఇదే ఆడిట్ సెక్షన్లో వద్దు అంట. అరే హూ ఆర్ యూ టు ఆస్క్ లైక్ దాట్? అసలు అలాగ ఎంటర్టైన్ చేయకూడదు. నీ డ్యూటీ ఏమిటో నువ్వు చేయి. వై షుడ్ యూ అంటే ఇక్కడ నాకు డ్యూటీ నచ్చుతుంది అక్కడ డ్యూటీ నచ్చదు, వాట్ ఈస్ దిస్? డ్యూటీ నచ్చకపోవడం ఏమిటి? కొంతమంది ఏమంటారంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. తప్పది, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని నువ్వు జీతం తీసుకుంటుగా అనడానికి వీల్లేదు. అలా అనడం వల్ల నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు, ఎందుకంటే చేయక తప్పదు, జీతం తీసుకుంటున్నాం కనుక చేయక తప్పదు కనుక. అప్పుడు నువ్వు చేస్తూ తిట్టుకుంటూ చేస్తున్నట్లయితే అది దెబ్బతింటుంది, ఆ డ్యూటీ దెబ్బతింటుంది. ఒకసారి నేను నాకు ఫర్ మీ వన్ బయలాజికల్ ప్రాజెక్ట్ వాజ్ ఆస్క్ ఐ వాజ్ ఆస్క్డ్ టు డూ సమ్ బయలాజికల్ ప్రాజెక్ట్, బయాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్. నేను చెప్పాను ఐఎమ్ ఏ కెమిస్ట్రీ మ్యాన్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ బయాలజీ ప్రాజెక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. నో నో, యూ షుడ్ డూ ఇట్. దెన్ అగైన్ ఐ టోల్డ్ యూ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. నేను మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను అప్పుడు చెప్పండి మీరు. ఐ వోంట్ డూ ఇట్ బికాస్ ఐఎమ్ ఏ కెమిస్ట్రీ మ్యాన్, ఐ డోంట్ నో దాట్, అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయలాజికల్ థింగ్స్, ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్, ఓన్లీ కెమిస్ట్రీ. దెర్ఫోర్ మీరు రేపు పొద్దున్న చెప్పండి, మీకు సుతరాము తప్పనిసరి అన్నట్లయితే నేను ఐ విల్ సెర్చ్ ఫర్ అనదర్ జాబ్, ఐ విల్ రిజైన్ అండ్ అనదర్ డూ అనదర్ జాబ్. సో దట్ ప్రాజెక్ట్ వాస్ రిమూవ్డ్. కాబట్టి అంతేగాని దాంట్లో ప్రవేశించి, చేయమన్నాడు కాబట్టి ప్రవేశించి, ప్రమోషన్ పోతుందేమోనో ఏదో గంగట్టుకుంది దాంట్లో ప్రవేశించి, అదేమో నాకు ఇష్టం లేదు ఇది అయినా చేస్తున్నాను, అలాగా ఎందుకని అలా ఉండాలి? కాబట్టి ఎప్పుడూ కూడా స్వధర్మం విషయంలో కరాఖండిగా మనిషి ఉండాల్సిందే. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి మాట కూడా సరికాదు. చేసేటువంటి నా కర్తవ్యం అవునా కాదా? కర్తవ్యమే, దెన్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ, ఇట్ షుడ్ బి సాటిస్ఫాక్టరీ. ఎనీవే, ఈ విధంగా స్వధర్మానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా క్షత్రియునికి మోక్షం పొందటానికి సన్యాసం తీసుకోక్కర్లా, అర్జునుని యొక్క పెద్ద భ్రాంతి. మోక్షానికి సన్యాసం అక్కర్లా, మోక్షానికి స్వధర్మానుష్ఠానం దగ్గర ప్రారంభమవుతుంది మొదటి అడుగు. అంచేతనే ఒక శ్లోకం ఉంటుంది, ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః. విన్నారా ఎప్పుడైనా శ్లోకం? తరచుగా విని శ్లోకమే. ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యమండలాన్ని దాటి సత్యలోకాన్ని చేరుకుంటారు మరణించిన తరువాత, అంటే సర్వోత్కృష్టమైనటువంటి పుణ్యలోకాన్ని పొందుతారు. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ. ఎవళ్ళు వాళ్ళు? పరివ్రాట్ యోగయుక్తశ్చ, సర్వసంగ పరిత్యాగం చేసి ఆత్మనిష్టలో స్థిరంగా నిలిచినటువంటి సన్యాసి పరివ్రాట్ యోగయుక్తశ్చ వాడొకడు. రణే చాభిముఖో హతః, తన డ్యూటీ చేస్తూ ఆ డ్యూటీలో ప్రాణాలని విడిచిపెట్టినవాడు. అంటే డ్యూటీలో మరణించి తీరాలని కాదు పాయింట్, అక్కడ ప్రాణాలనైనా సరే ఒడ్డి డ్యూటీ చేసి ఆ సందర్భంలో డ్యూటీలోనే మరణించినవాడు. పరివ్రాట్ యోగయుక్తశ్చ రణే చ అభిముఖో హతః, వీళ్ళిద్దరూ కూడా అత్యుత్కృష్టమైన పుణ్యలోకాన్ని పొందుతారు. దీని అభిప్రాయం ఏంటండి, డ్యూటీ చేసేవాడు డ్యూటీని మానేసి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అర్జునుడు చేసినట్టుగా డ్యూటీ చేయటం, డ్యూటీని రీప్లేస్ చేయడం కోసం సన్యాసం, అది నిన్ననేది. సో అంటే అప్పులన్నీ చేసేసి సన్యాసం తీసుకోవటం అలాంటిది అన్నమాట. సో డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం చాలా తప్పదు. ఎందుకంటే వీడు డ్యూటీ నుంచి తప్పించుకోవడం కోసం సన్యాసం తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ సన్యాసాశ్రమానికి వన్నె తెస్తాడా ఏమన్నా, దాన్ని కూడా పాడు చేసి పెడతాడు. అంచేత అంచేతనే అలాగే సన్యాసం ఇవ్వరు కూడా, అలాగే సందర్భం లేకుండా సన్యాసం ఇవ్వరు. అలాగే ఒకవేళ పొరపాటున అలాంటిది ఏదైనా అయిందంటే వాడు ఆ సన్యాసానికి కూడా ఏదో ముప్పు తీసుకొస్తాడు, ఏదో ట్రబుల్ తీసుకొస్తాడు. కాబట్టి యూ షుడ్ డూ యువర్ డ్యూటీ, దట్ ఈస్ ది పాయింట్. భాష్యం స్వధర్మమపి, అది ప్రతీక. స్వోధర్మ క్షత్రియస్య యుద్ధం తమపి, స్వ తన ధర్మము, క్షత్రియుడికి తన ధర్మం ఏమిటి, యుద్ధం. ఆ సందర్భం అలా ఉంది. రక్ష పోలీసుని నువ్వెందుకు కాల్చేవు అని అడగడం చాలా తప్పదు. అలాంటి ప్రశ్న వేయకూడదు ఎప్పుడు కూడా పోలీసుని, ఎందుకంటే పోలీసు కాల్పులు జరపడం వాడి యొక్క ధర్మం అది. కాల్పులు జరపడం అంటే ఇప్పుడు నేరగాడు ఉంటాడు, నేరగాడు వాడు గన్ను పట్టుకుని ఉంటాడు, వాడు కాల్చుతుంటే పోలీసు ఏం చేయాలంటారు? షుడ్ హీ కీప్ క్వైట్? నో, యూ షుడ్ ఫైర్ బ్యాక్. అది వాడి స్వధర్మం. కాబట్టి క్షత్రియునకు యుద్ధం స్వధర్మం. అంటే వీటి క్షత్రియుడు అన్నవాడు హిట్లర్ లాగా అందరి మీద యుద్ధాన్ని ప్రకటించాలని కాదు, ధర్మ్యమైన యుద్ధం, ధర్మబద్ధమైన యుద్ధం, అది అది స్వధర్మం. కాబట్టి అది స్వధర్మము, దానిని కూడా స్వధర్మమపి తమపి, దానిని కూడా అవేక్ష్య త్వం న వికంపితుం ప్రచలితుం న అర్హసి. సో స్వధర్మాన్ని అవేక్ష్య అంటే చూచి, అంటే పరిగణించి లెక్కలోకి తీసుకుని. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన రాగద్వేషాలనే లెక్కలోకి తీసుకుంటాం. రాగద్వేషాలని లెక్కలోకి తీసుకుంటే స్వధర్మం చేయాలని అనిపించదు ఒకప్పుడు, అలా ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు ఎవరికైనా సేవ, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సేవ చేయాల్సి వచ్చిందనుకోండి, బా ఇదో న్యూసెన్స్ అయిపోయిందే అని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎదరవాళ్ళకి తనకి తాను సేవ చేసుకోవటంలో ఉన్న ఆనందం ఎదరవాళ్ళకి చేయటంలో ఎలాగూ లేదు. అందులో ఆ ఎదరవాళ్ళు మనకి నచ్చని మనుషులు అనుకోండి, ఇంకెలాగ సేవ చేయటం, సేవ చేయబుద్ధి కాదు, ఎలాగ తప్పనిసరిగా చేయటం. దాన్ని రాగద్వేషాలు అంటారు. రాగద్వేషాలు టేక్ ఓవర్ చేసేస్తే అలాగే ఉంటుంది. కొన్నింటి మీద రాగం ఉంటుంది, కొన్నింటి మీద ద్వేషం ఉంటుంది. నాకు రాగం ఉన్నది చేస్తాను, ద్వేషం ఉన్నది చేయను, ఇది రాగద్వేషాలు. ఇప్పుడు ఈ స్వధర్మం మీద రాగం ఎవరికి ఉండదు. జనరల్గా స్వధర్మం మీద రాగం ఉంటే వాడు ధర్మాత్ముడు అని అంటారు. వాడిని స్వధర్మం మీద రాగం ఉంటే బోధలో ఒక్కర్లో ఒక్కర్లో చేసుకుంటూ పోతాడు. అధర్మం మీద ద్వేషం ఉంటే ఇంకా వాడు ధర్మాత్ముడు. కానీ వీడికి స్వధర్మం అన్నది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది, అన్ప్లెజెంట్ డ్యూటీ అని అంటారు. మాకు ఎలాగుంటుందంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్లో రెగ్యులర్ అవర్స్ 8 అవర్స్లో వాడిని డ్యూటీ చేయమంటే చేయడు, ఓవర్ టైంలో చేయమంటే చేస్తాడు. ఎప్పుడైనా గమనించడం లేదు కదా, ఓవర్ టైం 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 అవర్స్ నీకు ఓవర్ టైం రాస్తాను చేయరా అంటే ఎంత పెర్ఫెక్ట్గా చేస్తాడంటే అంత పెర్ఫెక్ట్గా చేస్తాడు. ఎందుకంటే దానికి 1.5 టైమ్స్ జీతం ఇస్తారు ఓవర్ టైం. అంటే వాడికి ఇస్తున్న జీతం మీద శ్రద్ధ ఎప్పుడో పోయింది, ఈ అదనం మనీ మీదే వాడికి శ్రద్ధ ఉంటుంది. అలాగే ఈ లంచం పుచ్చుకునేవాడు వాడి దగ్గరికి 10 ఫైల్స్ వస్తే వాడి స్వధర్మం అన్ని ఫైల్స్ని పరిశీలించి పని చేయడం, అది చేయడు. ఏ ఫైల్ నుంచి డబ్బు అదనంగా వస్తుందో అదే చేస్తానంటాడు. ఇలాగ ఉండకూడదు. స్వధర్మాన్ని పరిగణనలోకి తీసుకుని నీవు చెలించరాదు. చెలించడం అంటే దేని నుంచి చెలించకూడదు అంటే నీ ధర్మం నుంచి నీవు చెలించవద్దు. స్వాభావిక ధర్మాత్ ఆత్మస్వాభావ్యాత్ ఇత్యభిప్రాయ. అదే ఆయన చెలించద్దు అన్నదానికి దేని నుంచి చెలించద్దు అన్నదానికి ఆ పంచమీ ఏకవచనం చెప్తున్నారు. దేని నుంచి చెలించద్దు అని మీకు శ్లోకంలో లేదు. చెలించడము అంటే దెర్ మస్ట్ బి ఏ లోకస్ ఫ్రమ్ విచ్ ది పర్సన్ మూవ్స్ అవే. ఆ లోకస్ ఏమిటో చెప్తున్నారు. అదేమిటంటే స్వాభావికమైన ధర్మము, ఆత్మస్వాభావ్యము, తనకు స్వయముగా సంప్రాప్తమైన ధర్మమేదో అది, దాని నుంచి చెలించ పక్కకి జరగవద్దు. తనకు స్వయంగా సంప్రాప్తమైన ధర్మం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వేద పండితుడు ఉంటాడు, వేదం చదువుకుంటూ ఉంటాడు. వాడిని వాడి చేతిలో ఒక కర్ర పెట్టి, లేకపోతే కత్తి పెట్టి, లేకపోతే తుపాకీ పెట్టి, వెళ్ళు శత్రువుల్ని కాల్చిరా అంటే వాడు ఏం కలుస్తుంది? అది అతనికి ఎప్పుడూ అనుభవంలో లేనిది. ఏనాడు అతను దాన్ని నేర్చుకోలేదు, ఆ రకంగా ట్రైనింగ్ పొందలేదు. అతను వెళ్ళి యుద్ధం ఏం చేస్తాడు? కాబట్టి అది అతనికి స్వాభావికమైన ధర్మం కాదు, ఆత్మస్వాభావ్యాత్, అతని యొక్క అంతరంగంలో నెలకొన్నటువంటి ధర్మం కాదు అది. అతని ధర్మం ఏమిటంటే చక్కగా వేదాన్ని అధ్యయనం చేసుకుని తాను తన యొక్క జ్ఞానాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని 10 మందికి అందజేసే ప్రయత్నం, అది స్వధర్మం. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు, యూనివర్సిటీ కాలేజీ లెక్చరర్ ఉంటాడు. కాలేజీ లెక్చరర్స్ ఏం చేస్తూ ఉంటారంటే కాలేజీలో పాఠం చెప్పరు, ప్రైవేట్ ట్యూషన్లు చెప్తాం. అది ఎంత దోషం చూడండి. ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పి సంపాదించుకోవచ్చు, తప్పలేదు. కాలేజీ డ్యూటీ చేసి కాలేజీలో పాఠం బాగా చెప్పేస్తే, ఆ కిటుకులన్నీ వాళ్ళకి అక్కడ చెప్పేస్తే వీడు ట్యూషన్కి రాడు ఇంకా. అందుకోసం అక్కడ చెప్పడం మానేసి ఈ కిటికీ ఏమిటండి అంటే ట్యూషన్లో చెప్తానన్నా వాడు ట్యూషన్కి రావడం కోసం. ఇలాంటివి ఇవన్నీ ఎంత దోషమో చూడండి. యాజ్ ఎ టీచర్ హీఈస్ నాట్ సపోజ్ టు డు. ఏ పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసు ఈజ్ నాట్ సపోజ్ టు స్లీప్ ఇన్ డ్యూటీ, ఈజ్ సపోజ్ టు బీ అవేక్. ఎప్పుడైనా నిద్ర దానంతట అది ఓవర్టేక్ చేయటం ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. డ్యూటీకి వెళ్ళేప్పుడు సైకిల్ వెనకాల బెడ్డింగ్ కట్టుకుని వెళ్తారు. మీరు ఎప్పుడైనా పోలీసు డ్యూటీకి వెళ్తుంటే చూసారా? తర్వాత పోలీస్ వెంకటస్వామి అని ఊరికే చిన్నప్పుడు జోకులు అలా చెప్పేవారు. ఆయన సైకిల్ మీద వస్తూ ఉంటాడు, పొద్దున్న 6 గంటలకి ఈయన పాలు తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన సైకిల్ మీద వస్తూ ఉంటాడు. ఆయన వెనకాల బెడ్డింగ్ ఉంటుంది, బెడ్డింగ్ కట్టుకుని వస్తూ ఉంటాడు. అడుగుతారు, ఎవరు పోలీసు వెంకటస్వామి గారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే డ్యూటీ నుంచి వస్తున్నానండి అంటారు. అదేమిటి, డ్యూటీ నుంచి ఫ్రెష్గా నిద్రలేచి పెట్టింగ్ మూట కట్టుకుని వెనకాల సైకిల్ వెనకాల పెట్టుకుని వస్తున్నారు అన్నమాట. డ్యూటీ నుంచి వచ్చేప్పుడు చేతుల్లో లాఠీ ఉండాలి, కానీ ఈ బెడ్డింగ్ ఏమిటి అంటే ఆయన డ్యూటీకి వెళ్ళి కొంచెం అక్కడ పరిస్థితి అంతా సర్దుబాటు చేసేసి అంతా సర్దు మణిగిన తర్వాత ఆయన కూడా బెడ్ వేసేసుకుని పడుకుని నిద్రపోయారనమాట. నిద్రపోయి పొద్దున్న 5 గంటలకి లేచి పడుకోకుండా ఒక కప్పు టీ తాగేసి మళ్ళీ బెడ్డింగ్ కట్టుకుని వచ్చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ డ్యూటీ. హీఈస్ సపోజ్ టు డూ హిస్ డ్యూటీ. నిద్రపోవడం తప్పు ఒప్పు కాదు పాయింట్ అక్కడ. వన్ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. కాబట్టి ఆ స్వధర్మము అది మనస్సులో స్వభావంగా నెలకొనాలి. నా కర్తవ్యమే నా స్వభావము అయిపోవాలి. ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే స్వభావం డ్యూటీ ఉందనుకోండి, ఆఫీస్కి వెళ్ళగానే చాలా స్పాంటేనియస్గా టైంకి వెళ్ళిపోవడం, ఫైల్స్ ఓపెన్ చేసేయటం, వర్క్ చేసేసుకుంటూ పోవడం, ఎవరో వచ్చి లంచ్ టైం అయింది పాటికి లేవండి అంటే గమ్ములు లేచి లంచ్ చేసి రావటం, అలా ఉండాలి. స్వభావం అయిపోవాలి. డ్యూటీని స్వభావంగా మార్చేసుకోవాలి. కానీ బలవంతపు బ్రాహ్మణార్థం ఏదో సామెతుంది, బలవంతపు తద్దినంలాగా ఎప్పుడు చేసినా బలాత్కారంగా ఇష్టం లేని పని, మొక్కుబడి పని చేసినట్టుగా అలా ఉండకూడదు. స్వధర్మాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. భారతదేశంలో స్వధర్మాన్ని పక్కన పెట్టడం చేతే ప్రతివాడు కూడా మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. అన్ని రిసోర్సెస్ ఉంది. ఇదే మన వాళ్ళు మరో దేశానికి వెళ్తే స్వధర్మాన్ని నిష్ఠగా చేస్తారని పేరు. అంచేతనే ఎక్కడికి వెళ్ళండి, ఇండియన్ కనుక అప్లై చేస్తే ఉద్యోగానికి టక్కుమని ఉద్యోగానికి తీసుకుంటారు. ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటారు, క్వాలిఫికేషన్స్ తోటి ఇండియన్ అప్లై చేస్తే తీసేసుకుంటారు. ఎందుకని, వీడు స్వధర్మనిష్ట, వీడికి చెప్పక్కర్లేదు, వీడు చేస్తాడు. అమెరికాలో ఇండియన్ అప్లై చేస్తే ఉద్యోగాన్ని టక్కుమని తీసుకుంటారు. అదే అమెరికన్ అప్లై చేశారనుకోండి కొంచెం వెనక ముందు ఆడతారు, ఎందుకంటే వీడు కొంచెం అలరిచిల్లర చేష్టలు ఉంటాయి, కొంత పొగరుమోత్తనం ఉంటుంది, రాత్రిపూట ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు, రాత్రిపూట తాగేసి ఉంటాడు, పొద్దున్న హ్యాంగ్ ఓవర్లో డ్యూటీకి వస్తాడు, ఇలాంటి డౌట్లు అన్నీ ఉంటాయి. అదే ఇండియన్ అనుకోండి, వాడికి మీరు జాబ్ ఇచ్చేస్తే చూసుకోక్కర్లేదు, హీ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్. ప్రొఫెసర్ హెచ్సి బ్రౌన్ అని ఒక ఆయన ఉండి, వాడు పర్జ్యూ యూనివర్సిటీలో, ఆయన నోబెల్ లారెట్ ప్రొఫెసర్, ఆయన దగ్గర 40 మంది పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోస్ ఉండేవారు. 40 మంది అంటే యూనివర్సిటీ ఆయనకు అంత గ్రాంట్ ఇస్తుంది, 40 మంది పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ని ల్యాబొరేటరీలో పెట్టుకుని వాళ్ళందరికీ ఫెలోషిప్స్, వాళ్ళు పనిచేసేటువంటి కెమికల్స్కి కావాల్సిన డబ్బు, రీసెర్చ్ అంత డబ్బు ఆయనకి ప్రభుత్వం ఇస్తుంది, ఆ డబ్బుతో ఆయన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే నోబెల్ లారెట్ అయ్యారు ఆయన. ఆయన దగ్గర ఉన్న 40 మంది ఇండియన్సే, 39 మంది ఇండియన్స్ కాదు, 40 మంది ఇండియన్సే. ఆయన రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నింటిలోనూ హెచ్సి బ్రౌన్ అండ్ మిగతా పేర్లన్నీ ఇండియన్ పేర్లే. ఆయనకి నోబెల్ లారెట్ ఇచ్చినప్పుడు సుబ్బారావు అనే ఆయన ప్రారంభ శిష్యుడు, నోబెల్ లారెట్ ఇచ్చినప్పుడు ఆయన నోబెల్ లెక్చర్లో ఏం చెప్పాడంటే, ఇది నేను సుబ్బారావు కలిసి చేసిన వర్క్, ఆ తర్వాత ఇంకా ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పాడు ఆయన నోబెల్ లెక్చర్లో. ఆ నిష్ఠ లాంటిది. ఆయన అడిగారు ఎప్పుడో, అమెరికన్ స్టూడెంట్స్ని ఎందుకు తీసుకోరు మీరు, వాళ్ళు సరిగ్గా పనిచేయరండి అని చెప్పాడు. చూడండి, స్వధర్మనిష్ఠ అంటే ఎంత బలంగా ఉందో. పరదేశంలో ఉన్నప్పుడు స్వధర్మాన్ని, నా డ్యూటీని నేను చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు మరి స్వదేశానికి వస్తే ఎందుకు లేదు? స్వదేశానికి వస్తే కాదు, స్వదేశంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు? ఎంత దురదృష్టం. అంచేతనే ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్లరిషింగ్గా ఉంటారు. ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడికి మీరు వెళ్ళండి, దే ఆర్ వెరీ ఫ్లరిషింగ్ పీపుల్. యూ గో టు లండన్, యూ గో టు స్కాట్లాండ్, ఎనీవేర్ యూ గో, బ్రసెల్స్, ఎక్కడ చూసినా మన వాళ్ళు ఫ్లరిషింగ్. దే ఆర్ నాట్ లో క్యాడర్ వర్కింగ్గా ఉంటారని మీరు అనుకోవద్దు, ఫ్లరిషింగ్. బట్ ఇండియాలో వీ యాజ్ ఎ నేషన్ వీఆర్ నాట్ ఫ్లరిషింగ్. కారణం ఏంటంటే స్వధర్మనిష్ట లేకపోవటం. కాబట్టి అది స్వభావం అయిపోవాలి. ఆ స్వభావాన్ని చేసేసుకుని దాని నుంచి ప్రక్కకి జరగకుండా మనిషి స్వధర్మాన్ని చేసుకుంటూ పోవాలి. తచ్చ యుద్ధం పృథివీ జయద్వారేణ ధర్మార్థం ప్రజారక్షణార్థంచ ఇతి ధర్మాదనపేతం పరం ధర్మ్యం తస్మాత్ ధర్మ్యాత్. అది ధర్మ్యాత్ అనే పదానికి అంతవరకు వివరణ. ఈ యుద్ధము క్షత్రియునికి, అర్జునునికి యుద్ధం స్వధర్మం అన్నాం. అది ఎలా అయింది స్వధర్మం అంటే, చూడు, యుద్ధం చేసినట్లయితే దుర్యోధనుడితోటి నీవు నెగ్గేవనుకో, నెగ్గితే ఏమిటవుతుంది, పృథివీ జయద్వారేణ, ఆ భూభాగము, ఆ రాజ్యమును జయించుకోవటం అవుతుంది. పృథివీ అంటే రాజ్య భాగాన్ని జయి, మొత్తం పృథివని కాదు, ఆ రాజ్య భాగాన్ని జయించుకుంటాడు. జయించుకుని దాంట్లో తన పరిపాలన నెలకొల్పుతాడు, తద్వారా ధర్మాన్ని పరిరక్షిస్తాడు. ధర్మార్థం, ధర్మరాజు గారు రాజు అవటానికి పరిస్థితిని సుగమం చేస్తాడు. అర్జునుడి డ్యూటీ కదా అది. ధర్మరాజు గారు రాజు అయితే అర్జునుడు యువరాజు అవుతాడు. ధర్మరాజుకి పెద్ద వయసు ఉన్న కొడుకులు ఎవరు లేరు కదా, యువరాజు అర్జునుడు అవుతాడు. అర్జునుడు సెకండ్ భీముడో అర్జునుడో హూసోయవారు. అప్పుడు ధర్మరాజు గారి యొక్క ధర్మ కార్యంలో తాను సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రజారక్షణార్థంచ, ప్రజలకి రక్షణని కలిగిస్తాడు. దుర్యోధనుని యొక్క అక్రమ పాలన నుండి సమాజానికి విముక్తిని కలిగిస్తాడు. ఇదంతా ఏమిటవుతుంది, ధర్మాత్ అనపేతం ధన్యం. ఈ విధంగా ఇప్పుడు నువ్వు చేయబోయే యుద్ధంలో ధర్మం నుంచి ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి అంశం ఇంత పిసర కూడలేదు, అధర్మం అనేది లేనేలేదు. దుర్యోధనుడు చేసిన ఛాలెంజ్ అదంతా స్టోరీ అంతా మీకు తెలుసు. అటువంటి ధర్మబద్ధమైన యుద్ధం నుంచి దూరంగా జరగటం అన్నది క్షత్రియుడై ఉండి అది అన్నడూ తగదు. యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే హీయస్మాత్. ఈ అస్మాత్ చిట్ట చిగురునుందేమని మీరు అనుకోద్దు, అది మొదట పెట్టుకోవాలి. ఎందుకంటే హీ అస్మాత్ ఎందువలన అనగా, ధర్మబద్ధమైన యుద్ధము కంటే క్షత్రియునకు శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు అని అలాగ ముందుకు తెచ్చుకోవాలి. దాన్ని భాష్యకారులు ఎక్కడ రాస్తే అక్కడ రాస్తారు. కాబట్టి నీవు ఆ విధంగా ఈ యుద్ధాన్ని చేయటమే నీ యొక్క డ్యూటీ అవుతుంది. ఆ పైన ఇష్టం, శ్రీకృష్ణుడు ఈజ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ హిమ్, యథేచ్ఛసి తథాకురు అని అంటాడు కూడా తర్వాత. నీకు ఎలా వస్తే అలా చేయమంటాడు. అడిగేవు కాబట్టి చెప్తున్నాను, నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఇది ఎలాగంటే పరీక్ష రాయడానికి ముందు, ఎంసెట్ పరీక్ష రాయడానికి ముందు ఏమండి ఎంసెట్ పరీక్ష రాయాలంటారా, కామర్స్ కూడా మంచిదేనేమో, కామర్స్ చదివిన వాళ్ళు కూడా జీవితంలో బాగా పైకి వస్తారు, ఇంజనీర్లే అవ్వాలనే ఉంది, ఈ ఇంజనీర్ల యొక్క కాంపిటీషన్ కూడా పెరిగిపోతే ఉద్యోగాలు దొరుకుతాయో దొరకవో అని ఒక విద్యార్థి నాతో చెప్పాడు. నేనన్నాను నువ్వు చెప్పిందంతా కరెక్టే, ఆ విషయం నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఐ విల్ డిస్కస్ విత్ యూ లేటర్. పరీక్ష ఎప్పుడు? రేపు పరీక్ష రాసే, ఇవాళ రాత్రి కష్టపడి చదువు, రేపు పూచీగా వెళ్ళి శ్రద్ధగా పరీక్ష రాసే. రాయడం అయిపోయినట్టున్నా నా దగ్గరికి రా, మన ఇద్దరం చర్చిద్దాం. సరే, ఒకతను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు నాకు బాగా గుర్తు, మంచి విద్యార్థి, జాన్యువరిలో నా దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామీజీ వివేక చూడమని చదువుకోవాలని వచ్చాను మీ. నేనన్నా నువ్వేం చదువుతున్నావో అన్నాను, బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎప్పుడు పరీక్షలు ఎప్పుడంటే మార్చిలోనో ఏప్రిల్లోనో ఉంటాయి. జనవరిలో నీకు వివేక చూడమని కావాల్సి వచ్చిందా? ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు? ఫిజిక్సా కెమిస్ట్రీ? ఏమిటి మెయిన్? కెమిస్ట్రీ మెయిన్. కెమిస్ట్రీలో మరి ఆ పాత్రలన్నీ బాగా చదివేవా నువ్వు? లేదు చదవాలి. మరి అయితే వివేక చూడమని కంగారే వచ్చింది, వెళ్ళవి చదువుకో. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నది ఒక డెసిషన్ తీసుకో, అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు కూడా కంగారు లేదు వివేక చూడమనికి, విల్ థింక్ ఆఫ్ ఇట్ బట్ నాట్ నౌ. అంటే మరి అయితే అప్పుడు ఏం చేద్దాం? ఏదో ఇంకో సంథింగ్ మోర్. నేను చెప్పాను నో మోర్ డిస్కషన్స్, ఐఎమ్ డిస్మిసింగ్ యూ నౌ. ఐ మీన్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, నన్ను కలవడానికి వచ్చావు కలవడం అయిపోయింది. గో హోమ్, టేక్ ఫుడ్ అండ్ రీడ్ వెల్, నో మోర్ డిస్కషన్స్ అని చెప్పి అది. కాబట్టి స్వధర్మాన్ని అనుష్ఠించటానికి వెనకాడుతుంటే ధర్మం ఇంకొక ఏదో వేదాంతం పేరుతోటి స్వధర్మాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నం చేస్తే అంత దోషం అదే కనపడుతుంది. తర్వాత శ్లోకం, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇది ఇంట్రెస్టింగ్ వెర్స్, కానీ కాంటెక్స్ట్కి మాత్రమే పనికి వస్తుంది, అంతకు మించి పనికిరాదు. ఇప్పుడు ఒక సైనికుడిని సైన్యంలో యుద్ధం చేసేందుకను ఆ కళ, యుద్ధ కళని బాగా నేర్చుకున్నాడు అనుకోండి, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో బాగా చదివి బోల్డ్ ప్రాక్టీస్ చేసి ఆ యుద్ధ విమానాల్లో ఆకాశంలోకి వెళ్ళి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఫ్యూయల్ బోల్డ్ అంతా ఖర్చు పెట్టి బాగా ట్రైనింగ్ అయ్యి హీ హాజ్ బికమ్ ఏ పెర్ఫెక్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయ్యాడు అనుకో. ఎయిర్ ఫోర్స్ అతని సర్వీస్ ఎప్పటి వరకు ఉంటుంది? 45 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ సర్వీస్ మొత్తంలో ఏనాడు యుద్ధం జరగలేదనుకో, రిటైర్ అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది అతనికి? హౌ హీ ఫీల్స్? హీల్ ఫీల్ శాడ్. యూ బిలీవ్ మీ, హీల్ ఫీల్ శాడ్. ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు యుద్ధం రాలేదు మన అదృష్టవంతులు, ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, అతను ఎన్నడూ అలా అనుకోడు. అరే బ్యాడ్ లక్, యుద్ధం రా, మనం యుద్ధం చేసే అవకాశం మనకి లేకపోయిందే అని అనుకుంటాడు. అంతేగాని తప్పించుకుపోయాను రా బతుకు దీవుడా అని ఎన్నడూ అనుకోడు. మీరు మీకు అటువంటి సైనికుడు ఒక్కడు కూడా కనపడ్డా? యూ బిలీవ్ మీ. నిజానికి మోస్ట్ డిఫికల్ట్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి, కార్గిల్ మొదలైన సెక్టర్స్లో మీరు వాలంటీర్స్ కింద వస్తారా అని అడిగితే మాకు 100 మంది వాలంటీర్స్ కావాలి, సైన్యంలోనూ ఆ సైనికులే 100 మంది, ఆ సెక్షన్కి వెళ్ళాల్సిన వాళ్ళు 100 మంది కావాలి, హూసోఎవర్ వాలంటీర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అంటే 150 మంది ముందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసి 50 మందిని పక్కన పెట్టేసి 100 మందిని పంపించారు. ఇట్ వాజ్ లైక్ దాట్. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్, యుద్ధం చేయడానికి ట్రైనింగ్ అయిన వ్యక్తికి యుద్ధము అని వచ్చినప్పుడు వెళ్ళిపోయే యుద్ధరంగంలో నిలబడి యుద్ధం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తాడు, కానీ ఎలాగో అలాగా తప్పించుకోవాలని ఎన్నడూ అనుకోడు. ఆ మాటే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చూడండి, ఎదురుచ్ఛయా ఉపపన్నం, ఈ యుద్ధము మనం కావాలని కోరి తెచ్చుకున్నది కాదు. అర్జునుడు కానీ ధర్మరాజు గారు కానీ కావాలని కోరి తెచ్చుకున్నది కాదు. దుర్యోధనుడికి కావాలని కోరి తెచ్చుకున్న యుద్ధం అది. మనం తప్పించుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఆ దైవ ఘటన అలా ఉండబట్టి అది మన మీద వచ్చి పడింది. ఎదురుచ్ఛయా ఉపపన్నం, ఎదురుచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛ చేత మనం కోరకుండానే, భాష్యకారులు అప్రార్థితయాన్ని రాశారు, మనం కోరకుండానే మనం వద్దనుకున్నా కూడా వచ్చి పడింది. ఇప్పుడు ఇంక ఈ యుద్ధము, ఇది స్వర్గద్వారమపావృతం, స్వర్గమునకు ద్వారాన్ని తెరిచినట్లే. ఎలాగా అంటే చూడండి, యుద్ధంలో నెగ్గామనుకోండి, క్షత్రియ సమ్రాట్ అయిపోతాడు, మహారాజు అవుతాడు, అది స్వర్గమే. అనేక భోగాలు, తర్వాత గొప్ప పదవి వచ్చేస్తుంది, అది ఒక రకంగా స్వర్గం, గొప్ప అభివృద్ధి. ఒకవేళ యుద్ధం చేస్తూ ప్రాణాలు పోయాయనుకోండి, స్వర్గాన్ని పొందుతాడు. ఎప్పటికైనా చచ్చిపోయిదే, యుద్ధంలో చచ్చిపోతే ఆ గొప్పతనం ఎప్పుడూ ఉండనే ఉంది. యుద్ధంలో చచ్చిపోకుండా, యుద్ధంలోకి వెళ్లకుండా వీడేమో యుద్ధానికి వెళ్ళడానికి భయపడి సరే తప్పించేసుకుని కార్ యాక్సిడెంట్లు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? కాబట్టి చచ్చిపోవడం ఎలాగో ఖాయమే, కార్ యాక్సిడెంట్లో చచ్చిపోలేదండి. ఇంకో 10 ఏళ్ళు బతికి రిటైర్ అయ్యి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, వాటిని డిఫరెన్స్ ఇట్ మేక్స్. కాబట్టి అది క్షత్రియుడికి ఆ పరిస్థితి వేరు, క్షత్రియుడికి యుద్ధవీరుని యొక్క సిస్టమ్ వేరు. అక్కడ మన ఆర్గ్యుమెంట్స్, మన సెంటిమెంట్స్ అక్కడ వర్క్ చేయవు. సో ఈ భయంతో, పిరికితనంతో మాట్లాడి మాటలకి చోటు కాదు అది. అది స్వర్గానికి ద్వారం తెరిచినట్టే, ఏ రకంగా కూడా. అంచేతనే ఈదృశం యుద్ధం లభంతే, ఇటువంటి యుద్ధం చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సుఖినః క్షత్రియా, క్షత్రియ వీరులు ఆనందిస్తారు. కాబట్టి యుద్ధరంగానికి పోస్ట్ చేసినప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు యుద్ధరంగంలోకి పోస్ట్ చేశారనుకోండి, బెటాలియన్ అని ఏడు మొహం పెట్టుకుని రైలు ఎక్కరు, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ రైలు ఎక్కుతారు. సుఖినః, ఉల్లాసంగా ఉత్సాహంగా రైలు యుద్ధానికి వెళ్తారు. కానీ ఎప్పుడు కూడా బెంగ పెట్టుకొని భయపడితో, లేకపోతే ఇంకో రకమైన సెంటిమెంట్ పెట్టుకుని ఎప్పుడూ ఉండరు. అలాగా నువ్వు కూడా ఉంటావేమో నేను అనుకున్నా, నిజానికి అర్జునుడు అలాగే ఉన్నాడు ఆ క్షణం వరకు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇంకొక సంగతి మనం మర్చిపోకూడదు, శ్రీకృష్ణుడు క్షత్రియుడు, వసుదేవుని పుత్రుడు కదండి, గొల్లవాడేం కాదండి. గొల్లవాడనే అలాగా అంటే గొల్లవాడైతే తప్పని నా అభిప్రాయం కాదు. శ్రీకృష్ణుడిని క్షత్రియుడు ఆయన, వసుదేవుని యొక్క కుమారుడు, శూరసేన మహారాజు యొక్క కొడుకు వసుదేవుడు, కూతురు కుంతి, వసుదేవుని కొడుకు దేవకి, కంసుని యొక్క కజిన్ సిస్టర్ ఆవిడ. సో వాటెవర్, సో క్షత్రియుడు ఆయన. ఇటు వచ్చి నందరాజు ఇంట్లో పెరిగాడు, గొల్ల గోకుల చీఫ్టెయిన్ ఆయన. ఆ గ్రూప్కి ఆయన హెడ్ నందమహారాజు, ఆ గ్రూప్ మొటికి నందగోకులంలో పెరిగాడు ఆయన. పెరిగినప్పుడు గోవులు వాళ్ళ యొక్క వంశాచారం కనుక గోవుల్ని కాచాడు. అంతేగాని ఆయన క్షత్రియుడు, ఆయన బేసికల్గా క్షత్రియుడు. అంచేతనే క్షత్రియ ధర్మం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. దట్స్ వై హీ ఈజ్ టెల్లింగ్ ఇట్. క్షత్రియుడే కానక్కర్లేదు, బట్ స్టిల్ హీ హ్యాపెన్స్ టు బి క్షత్రియ ఆల్సో. హీ కెన్ టెల్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఫస్ట్ హ్యాండ్ అండర్స్టాండింగ్, హీ కెన్ టెల్. అదనమాట భాష్యం చూద్దాము. కుతశ్చ తద్యుద్ధం కర్తవ్యం ఇత్యుచ్యతే. తద్యుద్ధం అంటే ధర్మబద్ధమైన యుద్ధము ఎందువల్ల చేయాలి, చేయడానికి హేతు ఏమిటి అనే ఒకవేళ అటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పబడుతోంది. ఎదురుచ్ఛయాచ అప్రార్థితయా ఉపపన్నం ఆగతం. మనం కోరి తెచ్చుకోలేదు, మనం కోరకుండానే వచ్చి పడింది ఎదురుచ్ఛయ. ఎదురుచ్ఛ అంటే ఇంకో అర్థం ఉంది, ఇక్కడ భాష్యకారులు చెప్పలేదు, మరో చోట చెప్తారు. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట దగ్గర బహుశా చెప్పచ్చు ఈశ్వరేచ్ఛ అని అర్థం. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ అంటే, నేను యుద్ధం కావాలనుకోలేదు, ఈశ్వరుడు నన్ను ఈ పొజిషన్లో పెట్టాడు, దెర్ఫోర్ ఐ విల్ డూ మై డ్యూటీ. డ్యూటీ చేయడం ద్వారా ఈశ్వరుని ఆరాధించినట్టు కూడా అవుతుంది. ఆ పాయింట్ తర్వాత రాబోతోంది, అది మళ్ళీ జనరల్ దాంట్లోకి వచ్చేస్తుంది, ఇవి కాంటెక్స్చువల్ వర్సెస్. కాబట్టి అది మనకి అనుకోకుండా వచ్చినటువంటిది. స్వర్గద్వారమపావృతం ఉద్ఘాటితం అంటే తెరుచుకున్నది అని అర్థం. అపావృతం అంటే ఉద్ఘాటితం, పదానికి పదం అర్థం తెరుచుకున్నది. ఏతద్ ఈదృశం యుద్ధం లభంతే క్షత్రియాః హే పార్థ కిన్న సుఖినః తే. శ్లోకంలో ప్రశ్న లేదు, భాష్యకారులు ప్రశ్న కింద కన్వర్ట్ చేశారు. ఇటువంటి ధర్మబద్ధమైన యుద్ధం మనం కోరుకోలేదు, మన నెత్తి మీద వచ్చి పడింది అది, మనం కావాలని కోరుకున్నది కాదు. మనం శాంతికాముకులమైన ధర్మబద్ధమైన యుద్ధం మనకు వచ్చింది. అటువంటి సందర్భంలో క్షత్రియులు ఆనందిస్తారంటావా ఆనందించరంటావా? నా సుఖినహా కిం, దుఃఖిస్తారా ఏమి? నో, నెవర్. సుఖినహా ఏవా, తప్పకుండా సుఖంగా సుఖపడ్డామంటే దే వెల్కమ్ ఇట్. బాగుంది, మన ట్రైనింగ్కి మంచి అవకాశం వచ్చింది. ఈ యుద్ధం ధర్మయుద్ధం, వాళ్ళు ఇలాంటి దుష్టులని మనం శిక్ష వేయాల్సిందే అని ఉరకలు వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఆ నీతి వచనాలు పలకరు, అది సంగతి. సో ఈ క్లాస్ మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. సో రేపు ఉపనిషత్ క్లాస్ ఉంది 6 గంటలకి.